నేను చదవబోతున్న పుస్తకం డేవిడ్ స్క్వార్జ్ వ్రాసిన ఒక మిలియన్ అంటే ఎంత ఉంటుంది ఒక మిలియన్ అంటే ఎంత ఉంటుంది ఏదైనా ఒక మిలియన్ అంటే ఎంత ఉంటుందో ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక బిలియన్ సంగతి ఏమిటి? లేదా ట్రిలియన్? ఒకటి, పది, వంద, వెయ్యి, పదివేలు, వంద వేలు, ఒక మిలియన్. ఒక మిలియన్ అంటే ఎంత? ఒకవేళ ఒక మిలియన్ పిల్లలు ఒకరు భుజాల మీద ఒకరు ఎక్కి నిల్చుంటే ఎంత ఉంటారంటే, అన్నిటికంటే ఎత్తైన భవనాల కంటే ఎత్తుగా, ఎత్తైన పర్వతాల కంటే ఎత్తుగా, విమానాలు ఎగరగలిగిన దూరం కంటే ఎక్కువగా. ఒకవేళ మీరు ఒకటి నుండి ఒక మిలియన్ వరకు లెక్క పెట్టాలి అనుకుంటే 23 రోజులు పడుతుంది. ఒక మిలియన్ బంగారు చేపలను ఒక పాత్రలో ఉంచితే ఆ పాత్ర ఎంత పెద్దగా ఉంటుందంటే అది ఒక తిమింగలాన్ని ఉంచేందుకు బాగా సరిపోతుంది. దేవుడా, 100 నక్షత్రాలు! ఒకవేళ ఈ పుస్తకంలో 1 మిలియన్ చిన్న నక్షత్రాలు ఉన్నట్లయితే అవి 70 పొట్లను నింపేస్తాయి, ఇంకా ఎక్కువేమో. 1 బిలియన్ ఎంత పెద్దగా ఉంటుంది? 1 బిలియన్ పిల్లలు మానవ శిఖరాన్ని తయారు చేస్తే వారు చంద్రుని దాటేస్తారేమో. ఒకవేళ మీరు 1 నుండి 1 బిలియన్ వరకు లెక్కించటం మొదలు పెడితే మీరు 95 సంవత్సరాల వరకు లెక్క పెడుతూనే ఉంటారు. 1 బిలియన్ బంగారు చేపలను ఉంచేందుకు ఒక పాత్ర గురించి చూస్తే అది ఒక క్రీడాస్థలం అంటే స్టేడియం అంత పెద్దగా ఉంటుంది. ఈ పుస్తకంలో 1 బిలియన్ చిన్న నక్షత్రాలు ఉంటే ఆ పుటలన్నిటినీ పక్కపక్కగా పరిస్తే దాదాపు 10 మైళ్ళ వరకు ఉంటుంది. ఇక 1 ట్రిలియన్ అంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది? 1 ట్రిలియన్ పిల్లలు ఒకరి మీద ఒకరు నుంచుంటే వారు దారిలో చంద్రుని దాటి, కుజుడిని దాటి, మరియు గురుడిని కూడా దాటి ఇంకా దాదాపు శని వలయాల దాకా చేరుకుంటారు. ఒకవేళ మీరు 1 నుండి 1 ట్రిలియన్ వరకు లెక్కించాలనుకుంటే అందుకోసం మీకు సుమారు 20,000 సంవత్సరాలు పడుతుంది. మీరు 1 ట్రిలియన్ బంగారు చేపలను ఒక బంగారు చేపల పాత్రలో ఉంచితే ఆ పాత్ర ఒక నగరంలోని నౌకాశ్రయం అంత పెద్దదిగా ఉంటుంది. మీరు మన నక్షత్రాలలో 1 ట్రిలియన్ నక్షత్రాలను ఒక పెద్ద కాగితపు చుట్ట మీద పరుచుకుంటూ వెళితే అది న్యూయార్క్ నుండి న్యూజిలాండ్ వరకు ఉన్న మార్గం మొత్తం విస్తరిస్తుంది. ఇక వీటన్నిటికీ వివరణ తర్వాత భాగాలలో చూద్దాం.